పదకొండు కదంబకుసుమ ప్రియ సం ధా కదంబకుసుమ ప్రియ కదంబానాం కుసుమాని కదంబకుసుమాని తేషు ప్రియా ప్రీతిమతీతి యావత్ యద్యపి ప్రియసద్దః ప్రీతి విషయవాచకః తథాపి కుసుమజన్య ప్రీతేరభావేన తద్విషయతా తాదుహ వక్తు మశక్యత్వాత్ తథోక్తం ఓం కదంబకుసుమ ప్రియాయే నమః. ఆం వి కదంబకుసుమములందు ప్రేమగలది గావున దేవి కదంబకుసుమ ప్రియాయని కీర్తింపబడుచున్నది. ప్రియశబ్దము ప్రేమకు విషయమైన వస్తువును చెప్పినను దానియందు కుసుమజన్యమైన ప్రేమ లేనందున తద్విషయత్వమును దేవి విషయముగా గలిగియుండుటను జెప్పుట యుక్తముగాదు. ఏలనా కుసుమము జడముగాన దేవియా కుసుమములకు విషయము కాజాలదు. కావున కదంబకుసుమములందే యమ్మవారికి ప్రేము గలదని చెప్పబడినదని ఎలుగవలేను. శ్లో కందర్ప విద్యా కందర్పజన కాపాంగ వీక్షణ కర్పూరవీటికా సౌరభ్య కల్లోలితకకు పటా మూడు.